97 లవణ చరితలో 3వ భాగం. రామ ఇంద్రజాలానుభవం కలిగిన మరునాటికి కూడా లవణ చక్రవర్తికి ఆ జ్ఞాపకాలు మనస్సులోంచి పోలేదు. మాటి మాటికి ఆడవి, ఆ గూడెం, ఆ మనుషులు, ఆ దారులు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. అది వింధ్యపర్వత ప్రాంతమని మాటిమాటికి గుర్తొస్తోంది. దాంతో వింధ్యపర్వత ప్రాంతానికి వెళ్ళి అలాంటి బోయగూడెం ఏదైనా దొరుకుతుందేమో వెతకాలని బుద్ధి పుట్టింది. వింధ్యపర్వత ప్రాంతమంటే సామాన్యమా? ఇంచుమించు దండకారణ్యానికి దగ్గర. అది భయంకర ప్రదేశం. అక్కడికి వెళ్లటం ప్రమాదం. అయితే ఏమీ, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ. దిగ్విజయాత్రకు బయలుదేరినట్లుగా మహాసైన్యాన్ని వెంటబెట్టుకొని కలలోని గూడెం ఇలలో దొరుకుతుందేమోనని వెదకటానికి బయలుదేరాడు లవణరాజు. ఆశ్చర్యం ఆశ్చర్యం! తిరగ్గా తిరగ్గా ఒకచోట ఆ బోయగూడెం మనుషులు కొంతమంది తగిలారు. చివరికి ఆ బోయగూడెము దొరికింది. అవే గుడిసెలు, అవే డొంకలు, అవే అడవులు, అవే మనుషుల రూపాలు. రాజు ఆశ్చర్యానికి అంతులేదు. ఒకచోట తన అత్తగారైన బోయ ముసలిది ఏడుస్తూ కనిపించింది. ఆవిడ తన కూతురు, అల్లుడు చచ్చిపోయారని ఏడుస్తోంది. రాజు ఆవిడ దగ్గరకు వెళ్ళి, అవ్వా, ఎందుకు ఏడుస్తున్నావు, నీకేమైంది అని అడిగాడు. ఆ అవ్వ ఏడుస్తూ కథంతా చెప్పింది. ఎవడో రాజుకొడుకు వచ్చి నా కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఈ కరువుకు తట్టుకోలేక వాళ్లంతా ఆత్మహత్య చేసుకున్నారు అని ఆవిడ తేల్చి చెప్పింది. ఆవిడ కథనంలో ఒక్క పొరపాటు కూడా లేదు. పేర్లు, గుర్తులు, రోజులు అన్నీ సరిగ్గా చెప్పింది. రాజుకు మతిపోయినంత పనైంది. రాజు, మంత్రులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. చివరికి రాజే తేరుకొని వాళ్లకి తగిన బహుమానాలు ఇచ్చి కరువు నివారణకు కొన్ని ఏర్పాట్లు చేసి వెనక్కి వచ్చేశాడు. ఆ తరువాత ఒకరోజున సభలో కూర్చొని మహర్షి, కలలో చూసింది ఇలలో ఎలా కనిపించింది అని నన్నడిగాడు. అతనికేదో చెప్పి సమాధానపరిచాను. రాముడు, గురుదేవ, ఈ చివరి భాగం నమ్మడం కష్టంగా ఉంది. ఇది కల్పనేమో అనిపిస్తోంది. వశిష్ఠుడు, రామ, నువ్వందుకుంటావేమోననే ఆశతో నేను లవణరాజుకు చెప్పిన సమాధానం నీకు చెప్పలేదు. కాని దీనికి కావలసిన కిటుకును, మనస్సు యొక్క మహిమను వర్ణించే ఘట్టంలోనే చెప్పాను. అయినా మళ్ళీ ఇప్పుడు చెబుతాను, విను. రామ, చెప్పాను కదా, మాయకు అసాధ్యం లేదు. అది నందిని పంది చేయగలదు, పందిని నంది చేయగలదు. అదిగాదు ఆశ్చర్యం, అది చూసే వాడ్లే పందిని చేయగలదు లేదా నందిని చేయగలదు. దానికున్న శక్తులలో జ్ఞాపకం, మరుపు అనేవి రెండు. నిజంగా జరిగిన దాన్ని మరచిపోతారు. నిజంగా జరిగి నిజంగా మరచిపోయిన దాన్నే కొంతకాలానికి మళ్లీ జ్ఞాపకం చేసుకుంటారు. ఇది మామూలుగా జరిగే పని. కాని దీన్ని ఇలాగే చెయ్యాలని మాయను శాసించగలిగే వారెవ్వరూ లేరు. అది నిజంగా జరగని దానిని కూడా జ్ఞాపకం చేయగలదు. అనుభవించిన దాన్ని మరిపించడం ఎలా సాధ్యమో అలాగే అంతకుముందు జరగని దానిని అనుభవించని. ఆయ్సర్వ్ 153. దానిని జ్ఞాపకం చేయటం కూడా మాయకు సాధ్యమే. పెట్టెలో డబ్బు పెట్టకుండానే పెట్టినట్లు గుర్తొచ్చి పెట్టె తీసి చూస్తే అది కనిపించక ఇంట్లో భార్యను అనుమానించే పీనాసి వాళ్లను మనం చూస్తూనే ఉంటా. తను అనుభవించినవి తనకే గుర్తు రావటం మామూలు పద్ధతి. కాని మాయ తలుచుకుంటే ఒక మనస్సు యొక్క అనుభవాన్ని మరో మనస్సులో జ్ఞాపకంగా స్ఫురింపచేయగలదు. అంటే భ్రాంతివల్ల కలిగే ఒకనొక అనుభూతిని ఈ వ్యక్తి స్మృతిగా అనుభవిస్తున్నాడు. అంటే ఈ స్మృతి, జ్ఞాపకం మామూలు లోక సిద్ధమైన స్మృతిగాదు. భ్రాంతి యొక్క అనుభవమే స్మృతిగా గోచరిస్తోంది. ఇదిగూడా మాయ యొక్క విలాసమే. సామాన్యంగా ఒక భ్రాంతి ఒకరికే కలుగుతుంది. కాని ఇది నియమం కాదు. ఒకే భ్రాంతి అనేకమంది మనస్సులలో ఒకేసారి భాసించవచ్చు. ఉదాహరణకు గారడివాడు చేసే కనికట్టు వల్ల కనిపించే దృశ్యాలు చుట్టూ పక్కల వారందరికీ సమంగానే కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి దూర దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఒకే రకమైన భ్రాంతి కలగవచ్చు. ఉదాహరణకు దూరదూరంగా ఉన్న ఊళ్లల్లో ఇద్దరు కవులకు ఒకే సమస్య ఇస్తే ఇద్దరూ ఇంచుమించుగా దగ్గర దగ్గరగా ఉండే పదాలతో సమస్య పూరణం చేస్తారు. లవణ చక్రవర్తికి కలిగిన అనుభవంలో మా యొక్క విశేషశక్తులు కొన్ని పనిచేశాయి. ఆ బోయగుడం అనేది బోయవాళ్లందరికీ కలిసి ఏర్పడిన భ్రాంతి. దాంట్లోకి ఎవడో రాజకుమారుడు ప్రవేశించాడు, బోయదాన్ని పెళ్లి చేసుకున్నాడు, మరణించాడు. ఇదంతా వాడి అనుభవం. ఆ అనుభవం లవణ మహారాజు మనస్సులో స్మరణగా, జ్ఞాపకంగా మొలకెత్తింది. ఒక అపరిపక్వయోగి తనది కాని పూర్వజన్మను తనదిగా స్మరించినట్లు ఈ లవణ చక్రవర్తి తనదిగాని అనుభవాన్ని తనదిగా స్మరించాడు. ఈ స్మరణ వినిమయానికి కారణం ఇంద్రదూత యొక్క మాయాశక్తి. స్మరణకు కలకు కొన్ని పోలికలు, కొన్ని తేడాలు ఉన్నాయి. స్మరణ పాత విషయాన్ని అనుభవానికి తెస్తుందిగాని ఆ రూపాదులను స్పష్టంగా చూపించదు. స్వప్నం రూపాదులను చూపిస్తుందిగాని జరిగిన దాన్ని యథాతథంగా చూపించదు. ఇంద్రజాలం ఈ రెంటికి మధ్యలో నడుస్తుంది. ఇది కలలాగా రూపాదులను చూపిస్తుంది, స్మరణలాగా జరిగిన సంఘటనలను చూపిస్తుంది, అంతకు మించి కని విని ఎరగని సంఘటనలను కూడా చూపిస్తుంది. ఇప్పుడు లవణరాజు మరుకడి యొక్క అనుభూతిని ఆ ఇంద్రజాల రూపమైన స్మరణగా అనుభవించాడు. అందుచేత ఈ అనుభూతి ఏమిటో అతనికి అంతు పట్టకుండా ఉంది. ఇది ఒకానకడికి జరిగిన అనుభవం కనుక ఈ రాజు వెళ్లి వెతికి చూడగా ఆ ఊరు నిజంగా దొరికింది. కాని ఆనాడు బోయ పిల్లను పెళ్లి చేసుకున్నవాణ్ణి నేనే అనే భ్రాంతి ఇతనిలో నాటుకుపోవడం వల్ల ఆనాడు ఆ రాజకుమారుడు అనుభవించిన సుఖదుహకాలన్నీ ఈనాడు ఈ లవణరాజు కూడా అనుభవించాడు. రామ, ఇది దీంట్లోని రహస్యం. కనుక రామ, ఈ కథలో నేను చేసిన కల్పన ఏదీ లేదు, నువ్వు నమ్మరానిది ఏదీ లేదు. అసలు ఈ కథ నీకు ఎందుకు చెప్పానంటే, ప్రపంచ రూపకంగా కనిపించే ఈ సంసారమంతా మనస్సు చేసే ఇంద్రజాలమేననని, అందువల్ల ఈ మనస్సును పూర్తిగా నశింపచేయడమే ఆత్మానుభవానికి సూటిదారి అని నిరూపించడానికే చెప్పాను. కనుక నువ్వు మనస్సు యొక్క తత్వాన్ని గురించి బాగా ఆలోచించుకో. కనుక రామ, నువ్వు ఈ కింది అంశాలను చక్కగా గుర్తించు. ఒకటి, ఈ ప్రపంచం అంతా మనస్సు చేసే కల్పనే. ఆయిసర్ 154. రెండు, మనస్సంటే శుద్ధ చైతన్యంలో మాయా సంపర్కం వల్ల కలిగిన స్పందనే, కదలికే. మూడు, కనుక మనస్సు యొక్క మూలస్వరూపం చైతన్యమే. నాలుగు, కనుక ప్రపంచం యొక్క అసలు స్వరూపం కూడా చైతన్యమే, సన్మాత్రమే. ఐదు, కనుక కనిపించే దృశ్య పదార్థాలలో వేటిమీద ఆసక్తి పెట్టుకోకు. ఆరు, నీకు కనిపించే దృశ్యాలలో నీ మనస్సు కూడా ఉంది, దానిమీద నువ్వు అసలే ఆశ పెట్టుకోకు. దాన్ని దూరదేశం వెళ్లిపోయిన చుట్టం అనుకో, ఎందుకూ పనికి రాని రాయి అనుకో. ఏడు, రామ, మనస్సనేది అసలే లేదని తెలుసుకోవటం ముఖ్యపక్షం. లేకపోయినా ఉన్నట్టు కనిపించే మిథ్యా వస్తువుని గుర్తించటం రెండవ పక్షం. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని పట్టుకో. ఎనిమిది, ఈ సాధనకు పరిశుద్ధమైన మనస్సు కావాలి. మనశ్శుద్ధి కోసం నిష్కామ కర్మలు చేయాలి. నువ్వా పని వెనుకటి జన్మల్లోనే పూర్తి చేశావు, నీ మనస్సు ఇప్పుడు శుద్ధమై ఉంది. తొమ్మిది, ఆ పైన సత్సాంగత్యం, శాస్త్రాభ్యాసం కావాలి. వీటిని నువ్విప్పుడు సంపాదించుకుంటున్నావు. పది, ఇవి ఉన్నవాడు కొంచెం ప్రయత్నం చేస్తే శుభేచ్ఛ అనే జ్ఞాన భూమికను అందుకుంటాడు. పదకొండు, ఇక వరుసగా నేను ఇందాక చెప్పిన ఏడు భూమికలను అందుకోవటానికి కృషి చెయ్యి. వీటిలో ఏడవ భూమికే ముఖ్యం. పన్నెండు, ఇది లభిస్తే నువ్వు సమాధిలో అయినా ఉండవచ్చు, లేదా లోకం మీది అనుగ్రహంతో లోక వ్యవహారంలో అయినా ఉండవచ్చు. ఎలా ఉన్నా నిన్ను సుఖదుహకాలు తాకవు. రామ, ఈ విధంగా నీకు నేను ప్రపంచం యొక్క ఉత్పత్తి అంటే ఏమిటో నిరూపించాను. ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తికి పరబ్రహ్మే వివర్తోపాదాన కారణమని నిరూపించాను. కేవల సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మను సూటిగా తెలుసుకోవడం కుదరదు. అందుకే వేదమాత యతో వా ఇమాని భూతాని జాయనే. ఎవరి నుంచి ఈ పంచభూతాలు జన్మిస్తున్నాయో అదే పరబ్రహ్మ అని ప్రపంచోత్పత్తికి హేతువుగా బ్రహ్మను ప్రతిపాదించింది. సృష్టి, స్థితి, లయలనేవి పరబ్రహ్మ యొక్క తటస్థ లక్షణాలు. వీటిలో సృష్టి అనే లక్షణం ద్వారా పరబ్రహ్మ చిన్మాత్రమని, ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తి అంతా ఇంద్రజాలం వంటిదని, దీనిలో కనిపించే దేశకాల దృశ్యాలన్నీ నిజానికి లేనే లేవని ఈ ఉత్పత్తి ప్రకరణంలో నేను నీకు నిరూపించాను. ఒకటి, ఈ ప్రకరణంలో మొదట లీలోపాఖ్యానం చెప్పాను, దానివల్ల దేశకాలాలు రెండు అసత్యాలనే అని నిరూపించాను. రెండు, ఆ తరువాత సూచకోపాఖ్యానం చెప్పాను, దీనివల్ల శరీర ధారణమనేది ఎవడికి వాడు తన సంకల్ప తీవ్రత వల్ల చేసుకునే పనే అని నిరూపించాను. మూడు, ఆ తరువాత ఐందవోపాఖ్యానం చెప్పాను, దీనివల్ల ఈ ప్రపంచ సృష్టి అంతా హిరణ్య గర్భ జీవుడి యొక్క సంకల్ప మాత్రమే అని నిరూపించాను. నాలుగు, ఆ తరువాత చిత్తోపాఖ్యానం చెప్పాను, దీనిలో మనస్సు వల్ల కలిగే అనర్థాలను వివరించాను. ఐదు, ఆ తరువాత బాలకోపాఖ్యానం చెప్పాను, దీనివల్ల వేదాలలోనూ పురాణాలలోనూ కనిపించే సృష్టి క్రమమంతా పిల్లల కోసం చెప్పే కల్పిత కథ వంటిదే అని నిరూపించాను. ఆన్సర్ 155. ఆరు, ఆ తరువాత ఇంద్రజాలోపాఖ్యానం చెప్పాను, ఇదే లవణోపాఖ్యానం. పప్పు ఉడికిన తరువాత ఉప్పు వేసినట్లుగా ప్రపంచోత్పత్తి విజ్ఞానం నీకు పరిపక్వమైనాక ఈ లవణోపాఖ్యానం చెప్పాను. దీని ద్వారా ఈ ప్రపంచోత్పత్తి అంతా మనస్సు చేసే గారడియే అని, దీనికి నిజమైన అస్తిత్వం లేదని మళ్లీ మరొకసారి నిరూపించాను. ఈ నిరూపణల వల్ల ప్రపంచోత్పత్తి పరిశీలనల ద్వారా పరమాత్మ యొక్క నిష్క్రియ స్వచ్ఛ స్వరూపాన్ని మనం గ్రహించగలిగా. ఇక్కడితో ఈ ఉత్పత్తి ప్రకరణం ముగిసింది. ఇక ప్రపంచం యొక్క స్థితి విచారణ ద్వారా కూడా మనం ఇదే సత్యాన్ని గ్రహించవలసి ఉంది. దీనికోసం ఇక మనం స్థితి ప్రకరణంలోకి ప్రవేశిద్దాం.